సూత ఉవాచ క్షణమాత్రేణ తజ్ఞాత్వా వాక్యమూచయే మునీశ్వరః. అయం అర్థ ఏవ శ్లోకోస్తి. మునీశ్వరః నారదః క్షణమాత్రేణ తద్ తస్యాః వేదనాయాః కారణం జ్ఞాత్వా వాక్యం ఊచే. కిమితి నారద ఉవాచ శృణుష్వావహితా బాలే యుగోయం దారుణః కలిః తేన లుప్తః సదాచారో యోగమార్గస్తపాంసి చ. బాలే త్వం అవహితా శృణుష్వ, అయం కలిః దారుణః, అయం యుగః కలిః దారుణః, కలియుగః బహుదారుణః అస్తి, అతిభయంకరః అస్తి. తేన సదాచారః లుప్తః, తేన కారణేన అత్ర సదాచారః సర్వత్ర లుప్తప్రాయః భవతి. యోగమార్గ తపాంసి చ, యోగమార్గశ్చ లుప్తః భవతి, తపాంసి చ లుప్తాని భవంతి